ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు, చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. నిజంలాంటి స్వప్నం ఎలా పట్టి ఆపాలి, కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి, అవును కాదు అడగకంది నా మౌనం, చెలివు తెలియకుంది నీ రూపం, చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు. నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందు నా లేఖ, వినేవారు లేక విసుక్కుంది నాకేక, నీదో కాదో రాసున్న చిరునామా ఉందో చోట నా ప్రేమ, వరం లాంటి శాపమేదో సొంతమైందిలా ఎదుట నిలిచింది చూడు. జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు, చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది.